చావే పాల పిట్ట రిచ్చావే కోడి పెట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలుబెట్ట మొదలెట్టాలమ్మో అష్ట చెమ్మాట మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు సోకంతా చెదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు గడి అయినా వెయ్యక ముందే గడబిడ చేస్తావు చిల్లర పనులు మానుకుంటా నీతోటి సరసం చేసి పోతానమ్ము కాశి నిన్నే ఎరవేసి నచ్చావే పాల పిట్ట రుచావే కో